జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, దశ శిరసశ్చ వధం నిశామయధ్వం వినండి అంటూ ఆ శ్లోకంలోనే శ్రోతలను కూడా ఉద్దేశించి చెప్పటం జరుగుతూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఎప్పుడైనా ఒక్కొక్క రోజు మర్చిపోయి సంబోధన చేయకపోయినా ఆ శ్లోకమే సరిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి శ్లోకాన్ని మర్చిపోతే సంబోధన ఉంటుంది. సరే, సీత రామ లక్ష్మణులు అలా అరణ్యంలో వారు సంచరిస్తూ ఉన్నారు. ఆ అరణ్యం యొక్క రామణీయకత్వము తెలియచేశారు పక్షులు, మృగాలు, సరస్సులు, వృక్షాలు, లతలు, తీగలు. ఇక అక్కడ ఉన్నటువంటి వారు ముని సంఘాహ, వీరందరూ కూడా ఎటువంటి వారు? వైఖానస వాలకీయాహ సంప్రక్షాళామరీచిపాహ అస్మ్య కుట్టాశ్చ బహవః పత్రాహారాశ్చ ధార్మికాహ దంతోలూఖలినశ్చైవ తథైవ ఉన్మజ్జకాః పరే గాత్రశయ్యా అశయ్యాశ్చ తథైవ అభ్రావకాశకాః మునయః సలిలాహారాః వాయుభక్షా తథా పరే ఆకాశ నిలయాశ్చైవ తథా స్థండిలశాయినః వ్రతోపవాసినో దాంతాః తథా ఆర్ద్రపటవాససః స జపాశ్చ తపో నిత్యాః తథా పంచతపోన్వితాః అన్వితాః సర్వే బ్రాహ్మ్యా శ్రియాజుష్టా దృఢయోగా సమాహితాః శరభంగాశ్రమే రామం అభిజగ్ముశ్చ తాపసాః. తాపసులు వీళ్ళందరూ కూడా తపస్సు చేసేటటువంటి వారు. మునులు అంటే మననం చేసేటటువంటి వారు. యోగులు అంటే యోగము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటటువంటి అష్టాంగ యోగములు. హఠయోగము అనేక విధాలుగా ఎన్ని మార్గాలు దాంట్లో ఉన్నవో అన్నీ అభ్యాసం చేసేవారు వీరంతా. ఋషులందరూ కూడా ఏమేమి అభ్యాసాలు చేస్తూ ఉన్నారో చెప్తూ ఉన్నాడు వాల్మీకి. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క చోట చెబుతూ ఉంటారు. అది మొత్తం మీద మనము చూసుకుంటూ ఉండాలి. కవులుగా వారు రాసేస్తూ ఉంటారు. వారి పద్ధతి ప్రకారంగా అవగాహన చేసుకునేటటువంటిది పాఠకుల మీద ఉంటుంది. కనుక ప్రతిసారి ఇంకా అక్కడక్కడ కూడా అవసరమైతే చెప్తుంటారు, లేకుంటే లేదు. ఒకవేళ చెప్పకపోయినా చెప్పలేదని అనుకోవాల్సిన పని లేదు. మళ్ళీ చెప్పినా చెప్పిందే చెప్పినా అది ఇంకా వివరంగా తెలియటానికి చెప్పారు అని అనుకోవాలి. అది పునరుక్తులు అని అనుకోవాల్సిన అవసరము లేదు. అసలు చెప్పలేదని అనుకోవాల్సినది లేదు. ఇక ఎటువంటి వారు? మరి దాదాపుగా రామచంద్రస్వామి ఈ అరణ్యానికి రాకముందే ఉన్నారు. వారు ఎప్పటి నుంచి ఉన్నారో, ఈయన దాదాపు 12 సంవత్సరాలు తిరిగాడు, పైగా 12 సంవత్సరాలు పైనే 13 దగ్గరలో. ఎందుకంటే ఆ పంచవటికి వెళ్ళే వరకు కూడా ఈ ఆశ్రమాల్లోనే తిరుగుతూ ఉన్నాడు రాముడు. చివరిలో కదా 14వ సంవత్సరం చివరిలో ఆ కథ అంతా వెళుతూ నడుస్తూ ఉంటుంది. శూర్పణఖ ప్రవేశము అదంతా. మరి అప్పటి వరకు ఆశ్రమాలే. మరి ఎన్ని రోజు ఆశ్రమాల్లోనే తిరుగుతూ ఉన్నారు వీరు. వీరికి ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నారు వారు. మరి ఎన్ని ఆశ్రమాలు? అసలు ఆశ్రమాలు లేని వాళ్ళు అంటే ఒక అనికేతనులు, నికేతనం ఒక ఇల్లు లేదా ఒక తాటాకు వేసుకున్న వాళ్ళు కూడా లేరు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి ఎన్ని వేల మందో, ఎన్ని లక్షల మందో ఉన్నారు అందరూ కూడా. ఇది ఒక మన దృష్టిలోకి రాదు. మనం ఎంతసేపు ఏయో ఆలోచిస్తూ ఆ కథలో అది అక్కడ చెప్పలేదేంటి, ఇది ఇక్కడ చెప్పారా, మనకు తెలిసిందల్లా ఏంటంటే ఆ మంధర ఎవరు, ఆ దేవతలు ఆవేశించారా, ఇదంతా కావాలని చేశారా, ముందే తెలిసి చేశారా, ఇట్లాంటివే ఆలోచిస్తూ ఉంటారు తప్ప ఆయా అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి, పరమాత్మను తెలుసుకోవటానికి ఆ కాలంలో ఏం చేసేవారు, ఇలాంటిని ఆలోచించాలి. ఇవి కూడా మరి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది. ఇప్పుడు మొన్న ఒకసారి ఏదో అఘోరాలను గురించి ఆ కుంభమేళాకి వచ్చారు, అది నేను కూడా ఒక పోస్ట్లో పెట్టాను, దీంట్లోనే ఎవరో పంపించారు, చూశారు కదా. మరి ఎన్ని వేలో లక్షలో తెలియదు, మరి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఒక ట్రైను ఎక్కి కిక్కిరిసి వచ్చారా, బస్సుల్లో ఎక్కి ఎక్కి తొక్కొచ్చారా, లేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నవా, లేకపోతే ఏమిటి అసలు విమానాల్లో వచ్చారా, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళందరూ ఎక్కడుంటున్నారు, ఏం తింటున్నారు, చూస్తే ఎలా ఉన్నారు వాళ్ళందరూ కూడా, అందరూ యోగులే. హిమాలయాల్లో ఘంటాకర్ణుడు ఉండేవాడు, ఇప్పటికీ బదరికాశ్రమంలో క్షేత్రపాలకుడు అంటారట ఘంటాకర్ణుడు, అది విగ్రహం ఉన్నదేనో ఏదో, నేనైతే చూడలేదు. మరి బదరికాశ్రమం నారాయణ, బదరి నారాయణ స్వామి ఆలయంలో మరి ఆయన పరమశివుడికి ప్రసిద్ధి హిమాలయాలు. హిమాలయాల్లో ఆ పరమశివనామాన్ని జపించాడు ఆయన, ఈ ఘంటాకర్ణుడు. ఆ జపించడం కూడా, జపం చేయడం కూడా ఎలా, రాక్షస పట్టు అని అంటుంటారు. అదే మరొక మాట వినపడకూడదు, ఇంకొక శబ్దం, ఎవరైనా ఇంకేమైనా అక్కడ మరి భద్రకాశ్రమం కదా నారాయణ అంటుంటారేమోనని చెవులకి గంటలు కట్టుకునేవాడట. శబ్దధ్వని కానీ ఏది రాకూడదు, ఆ చెవులు ఇట్లా అంటుండేవాడు, తన గంటలే తనకి వినపడుతూ ఉండేవి. ఆ చెవులకి గంటలు కట్టుకున్నాడు కనుకనే మరి అతడి పేరు అయితే ఏం తెలీదు ఘంటాకర్ణుడు అంటారు. అలాగే కుంభజానువు అని అనేవాళ్ళు, వాళ్ళందరికీ పేర్లు అలాంటివి, కొండంత మోకాలు అంట, ఇట్లాగే వాళ్ళ పేర్లు ఉంటాయి. అలా వాడు ఘంటాకర్ణుడు. ధ్వని వినపడకుండా ఇతర ధ్వనులు శివనామాన్ని జపిస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి నీకు అని అంటే నాకు మోక్షం ఇమ్మన్నాడు. అదేమిటి, మోక్షమిచ్చేత్తు జనార్దనాత్, జనార్దనుడే ఇయ్యాలయ్యా మోక్షము, అది ఇతరులు ఎవ్వరూ ఇయ్యలేరు దానిని. నేను జ్ఞానమిస్తా కావాలంటే, జ్ఞానమిచ్చేత్తు శంకరాత్తు, జ్ఞానము మహాజ్ఞాని ఆయన పరమశివుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మరి ఎలా స్వామి అని అంటే నీకు రికమెండేషన్ చేయిస్తా, శ్రీకృష్ణస్వామి వస్తాడు ఇక్కడికి, ఆయన అడుగు, ఆయన మోక్షమిస్తాడు. ఆయన ఎవరు నాకు ఎలా తెలుస్తుంటుంది అంటే, ఆయన తల మీద నెమలిపించి ఉంటుందయ్యా, మెడలో వనమాల, ఆభరణాలు, అలాగే చేతిలో వేణువు, జగన్మోహనాకారము చూస్తేనే మైమరిచిపోతారు, ఆయన్ను పట్టుకో, ఆయన మోక్షమిస్తాడు అన్నారు. సరే, మళ్ళీ ఆ చెవులు గంటలు తీయకుండానే ఆ హరినామస్మరణ మళ్ళీ చేయటం మొదలుపెట్టాడు. మరి ఒకసారి ఈయన కైలాసం వెళ్ళాలి, వెళ్ళాడు ఆ దారిలో, ఇక్కడికే వచ్చాడు. ఆ ఘంటాకర్ణుడి దగ్గరకు వస్తే ఆనందపడిపోయాడు. అజ్జమే సఫలం జన్మ అంటూ, స్వామి మహాపురుషులు తమరు, తమరిని గురించి మా స్వామి చెప్పారు, మోక్షమిస్తారట తమరు. అయితే మోక్షము ఇప్పుడు నాకు అవసరం లేదు, అసలు ముందు తమరు అర్ఘ్యపాద్యములు ఆహారాన్ని గ్రహించండి అని చెప్పి అప్పుడే సంధ్యావందనం చేసేటటువంటి ఒక బ్రాహ్మణుడి శిరస్సు నరికి తీసుకొచ్చి అర్పణ చేశాడు. ఇదేమిటి అంటే, మరి ఇలా చేయొచ్చా అని అంటారా ఎవరైనా, అంటారు అందరూ అంటారు, ఎవరై ఉంది భగవానుడు ఎలా ఒప్పుకున్నాడు ఇదేమిటి అని అంటే, మరి పరమాత్మకి నైవేద్యం పెడతాం కదా మనము, దేన్ని పెట్టాలి, మనం తినేదే పెడుతున్నాం తప్ప ఆయన తినేదేం పెడతాం, మనము తినే దాంట్లో కూడా మంచి మంచి చూసి మరి చాలా చేస్తూ పెడుతుంటారు కదా, పుచ్చు ఆ పళ్ళుల్లో ఉంటే తీసేస్తుంటారు, కూరలు ఇవన్నీ కూడా మంచి చక్కెర పొంగలి ఘుమఘుమలాడేవి మనం తినేవి పెడతాం, మంచిదే పెడతాం. అతడు కూడా తినేది మాంసాహారి కనుక తన తినేది మాంసం. మరి ఈ మాంసములలో ఏది శ్రేష్టమండి? నిజానికి ఇప్పుడు ఈ కోళ్ళు కొక్కిరాయలు ఈ మేకలు ఇవన్నీ ఏం తింటుంటాయి? అవి తినేది పంది, ఇదంతా అశుద్ధం, మనం విసర్జించేసి తింటాయి. అవి తింటే వాటిని మనం తింటాం. ఎంత దరిద్రం చూడండి, మనమంటే మనమని కాదు మాంసాహారులు అలా తింటుంటారు. మరి వాళ్ళ కోపం వస్తుంది, మరి ఎంత నీచమైనటువంటిది అది, ఆ తినేది ఏమిటి, మరి ధాన్యాలు తినటం ఏమిటి, ఏమిటి దరిద్రం. మరి దాంట్లో వాడు గొప్పదీయాలనంటే ఏది గొప్పది? జంతువుల్లో జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యులు వారే. నరుడు గొప్పవాడు జంతువుల్లో, జంతువు అంటే పుట్టేది అని, పుట్టేది ఏదైనా జంతువు, జని ప్రాదుర్భావే అని సంస్కృతంలో ఒక ధాతువు, జంతువు అంటే పుట్టేది అని అర్థం. పుట్టే దాంట్లో మనిషి గొప్పవాడు, మరి మనుషుల్లో బ్రాహ్మణుడు గొప్పవాడు కదా. ఆ జంతువుల్లో నరజన్మ నరులలో బ్రాహ్మణుడు గొప్పవాడు కనుక ఆ బ్రాహ్మణుడు కూడా మంచి ఆహారం తింటాడు కదా. మరి అతడు కొందరు అసలు వేదాలే చదువుతూ ఉంటారు, వేద పాఠకులు మంత్ర పాఠకులు నిరంతరము కూడా. మరి అటువంటి వేదములను చదివి పవిత్రుడైన వాడిని చంపి పెట్టాడు. తను తినే ఆహారంలో ఇది గొప్ప ఆహారము. ఏం చేస్తాడు పాపం? మరి కృష్ణార్పణం అనేశాడు. సరే ఏం కావాలరా, మోక్షం కావాలా? నాకెందుకు స్వామి మోక్షం? నిన్ను చూడగానే నాకు ఇంకా మోక్షమేంటి? నీ దివ్యమంగళ విగ్రహాన్ని అసలు నిన్ను చూసిన తర్వాత ఇంకా నాకేమీ అవసరం లేదు. మరి వరమో ఇస్తావు కదా, ఇస్తావు. నా తమ్ముడికి మోక్షమే, వాడేం చేశాడు, వాడు ఏమి చేయలా. మరి అదేమిటి, మరి ఏమి చేయలేదు కనుకనే వాడు నా తమ్ముడు. మరి ఏమి చేయని వాడికి ఎట్టగయ్యా? అదేగా నేను మొత్తుకునేది, వాడికి అసలు ఏమీ తెలియదు. పైగా వాడు నేనంటే బొగ్గున మండిపడతాడు, ఏదైనా మంచి చెబుదామంటే వినడు. పరమ ద్వేషి నేనంటే అసలు వాడికి ద్వేషం, అంటే నువ్వంటే పరమద్వేషం. వాడికి నువ్వు మోక్షం ఇమ్మని అడుగుతున్నావు, చూసారా మరి ఎంత విచిత్రమో ఇది వింతోను. పైగా నా తమ్ముడు కనుక, పైగా వాడు చెడిపోతున్నాడు అని నేను వాడిని బాగు చేయటం కోసమని అడుగుతున్నాను అని అంటే మరి ఎంత విశాల హృదయం ఇది. ఇప్పుడు మనము ఈయన గొప్పగా చెప్పుకుంటాం ఎవరిని, సుధాముడు ఆ మాలికలు కట్టి వెళ్ళేవాడు, ఏది మధురా నగరంలో శ్రీకృష్ణస్వామి వెళ్ళినప్పుడు ఏమడిగాడు, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతో నెయ్యము అన్నాడు. పాదార్చకులతో నెయ్యము, మరి ఇక్కడేమిటి, ద్వేషివాడు పైగా, అదిగో ఆ ద్వేషించేవాడికి కూడా మోక్షం ఇమ్మని అడుగుతున్నాడు అని అంటే ఎంత గొప్ప హృదయము ఘంటాకర్ణుడిది. సంతోషించి స్వామి సరే వాడు చేసేటటువంటి దుర్మార్గాలు పాపాలన్నీ మరి ఇక్కడ పోవాలి కదా, వెంటనే మోక్షమేను వాడు 10,000 సంవత్సరాలు మరొక చోట ఉంచుతా, అక్కడ ఒక ఇదేది ఈ వ్యోమగాములు ఆకాశంలో వెళ్ళే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా మోక్షానికి ఇచ్చే వెళ్ళేవాడికి అక్కడ ఒక ట్రైనింగ్ ఇస్తారు, వాడికి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మోక్షానికి పంపిస్తా. సరే నువ్వు ఇక్కడే ఉండు, కాదు అవసరం లేదన్నావు కదా, నీకు ఇదే మోక్షం కదా, కనుక నువ్వు ఇక్కడ క్షేత్రపాలకుడుగా నువ్వు ఉంటావు, ఇక్కడే ఈ బదరిలోనే నువ్వు ఉంటావు అని చెప్పాడు ఆయన. వాడికి మోక్షమే, అది మోక్షమే, ఆ తర్వాత మోక్షానికే వెళ్ళిపోతారు. ఘంటాకర్ణుడికి మోక్షం లేదని అర్థం కాదు, సద్యహా మోక్షం కాదు, తర్వాత ఎప్పుడో ఇస్తారు. అలాగే శవాన్ని తినేటటువంటి వాడు ఈ అఘోరాలంతా ఘంటాకర్ణుని యొక్క వారసులు వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారు, మేము శైవులమే ఏదో అనుకుంటున్నారు, పాశుపతులు అనుకుంటున్నారు, కాదన్నాడు అతను. మేమంతా కూడా మా ఘంటాకర్ణుడిదే, మాదంతా యోగము, పరమాత్మ వారికి అసలు ఈ నామరూపాలతో కూడా పనిలేదు. ఇప్పుడు శివుడు అంటే తక్కువనే ఉద్దేశంతో నేనేమంటలా, పరమశివుడు ఆయన, మరి కైలాసవాసి ఆయన ఉన్న ప్రదేశంలోనే ఉంటారు వీళ్ళందరూ, మహాయోగి ఆయన, మహాత్ముడు ఆ మహాపురుషుడికి వేనవేల నమస్కారాలు. ఆయన సామాన్యులేం కాదు ఆయన, కానీ వాళ్ళు అలా చెబుతూ ఉన్నారు. కనుక అదిగో ఇలాంటివి యోగులు అనేక విధాలైనటువంటి వారు, తపస్సులు చేసేటటువంటి వారు, ఎన్ని రకాల వారండి అక్కడ ఉన్నటువంటి వారు. ఇక చెబుతూ ఉన్నారు చూడండి, వైఖానసులు అన్నారు. ఈ సరే 15 నిమిషాలు అయింది మొదలుపెట్టిన, ఎలాగూ కాదు, ఇక రేపు చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం. తక్కువ సమయమని అనుకున్న అవసరం లేదు, తక్కువ సమయంలోనే ఉన్న విషయాలను కొంచెము ఏదో చెప్పగలిగినంత కొంచెం జాగ్రత్తగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు తెలుసుకోలేరని కాదు, మీరందరూ కూడా తెలియతగిన వారే, తెలుసుకోతగిన వారే, స్థితి కలిగినటువంటి వారే, అంత పండితులు అందరూ కూడా భక్తులు. కనుక నేను కొంచెం నాకు నేను చదువుకుంటూ ఉన్నట్లుగా రామాయణాన్ని కానీ ఇది కానీ అర్థం చేసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా అంతంత ఇంకా ఎన్నో ఉన్నాయి నాకు, నేను చదివే ఇంకా చాలా వాటిలో ఇది ఓపిక చాలు, ఇది ఇంకెంతకు మించి లాగటం కూడా కష్టమేమో. ఫోన్ ఇది వరకట్లాగా నాకేమీ వశీకృతంలో లేదు, ఒక్కొక్కసారి అటుపోయి ఇటుపోయి పోతుంది. కనుక దయచేసి క్షమించండి, రేపు చెప్పుకుందామా మొత్తం అన్నీ కూడా. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమా.